சாம்பிய கௌரார்த்த சரீரகாயை கற்பூர கௌரார்த்த சரீரகாய சாம்பிய கௌரார்த்த சரீரகாயை கற்பூர கௌரார்த்த சரீரகாய தம்மில்ல காயை ஜடாதராய தம்மில்ல காயை ஜடாதராய நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய கஸ்தூரி காக்கும் சர்ச்சிதாயை சிதாரஜ புஞ்ச விசர்ச்சிதாய கஸ்தூரி காக்கும் குமச்சர்ச்சிதாயை சிதாரஜ புஞ்ச விசர்ச்சிதாய கிருதஸ்மராயை விகிருதஸ்மராய கிருதஸ்மராயை விகிருதஸ்மராய நம சிவாய நம சிவாய கங்கணனூபுராயை பாதாப்ஜராஜத்பணிதனூபுராய ஜனத்வணக்கங்கணனூபுராயை பாதாப்ஜராஜத்பணிதனூபுராய ஹேமாங்கதாயை புஜகாங்கதாய ஹேமாங்கதாயை புஜகாங்கதாய நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய பலலோச்சனாயை விகாசி பங்கேருகலோச்சனாய விஷால நீலோத்பலலோச்சனாயை விகாசி பங்கேருகலோச்சனாய சமேக்ஷணாயை விஷமேக்ஷணாய சமேக்ஷணாயை விஷமேக்ஷணாய நம சிவாய நம சிவாய மந்தார மாலா கலிதாலகாயை கபால மாலாங்கித கந்தராய மந்தார மாலா கலிதாலகாயை கபால மாலாங்கித கந்தராய திவ்யாம்பராயை ச திகம்பராய திவ்யாம்பராயை ச திகம்பராய நம சிவாய நம சிவாய நம சிவாய நம சிவாய శ్యామలకుంతలాయై తటి ప్రభాతామ్రజటాధరాయ అంబోధర శ్యామలకుంతలాయై తటి ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచ సృష్టున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ ప్రపంచ సృష్టున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ఏతత్ పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః. ఇతి శ్రీమత్ శంకరాచార్య వర్య విరచితం అర్ధనారీశ్వర స్తోత్రం.